లేజర్ పుస్తకం 9వ భాగం. టైటాన్ని చేరి తిరిగి రావడానికి రమారమి 2 గంటలు తీసుకున్న మైక్రో తరంగ పుంజం మబ్బుతెరని ఛేదించుకునే ఉపరితలం గురించి విలువైన సమాచారాన్ని అందించగలిగింది. 3 వేరువేరు రోజులలో ఆ పుంజాలని ప్రసారం చేశారు. ఉపగ్రహం పరిభ్రమిస్తూ ఉంటుంది కనుక ఒక్కొక్క రోజు వీనస్ ఉపరితలం మీద ఆ పుంజాలు వేరువేరు ప్రాంతాలని ఆ పుంజాలు తాకాయి. మొదటి రోజు 3 రోజుల్లో వచ్చిన ప్రతిధ్వని ద్రవ మాధ్యమం నుండి వచ్చిన ప్రతిధ్వనిలా బలహీనంగా ఉంది. 2వ రోజు ప్రతిధ్వని మాత్రం బలంగా ఉంది. పుంజం ఘన పదార్థాన్ని ఢీకొని ఉంటుంది. బహుశా భూమి మీద ఉన్నట్లే టైటాన్ మీద కూడా సముద్రాలు ఖండాలు ఉండవచ్చు. అయితే ఆ సముద్రాలలో ఖండాలలో ఉండే పదార్థానికి భూమి మీద ఉండే పదార్థాలకి మధ్య చాలా తేడా ఉంది. అది వేరే విషయం. 4వ అంశం, లేజర్లు. రకరకాల తరంగ దీర్ఘాల వద్ద మైక్రో తరంగాల్ని సృష్టించగలిగినప్పుడు రకరకాల తరంగ దీర్ఘాల వద్ద ఇతర విద్యుదయస్కాంత కిరణాలను కూడా ఎందుకు సృష్టించకూడదు? మనం వాడే పదార్థాలని జాగ్రత్తగా ఎంచుకుంటే, శక్తి స్థాయిల మధ్య బాగా ఎడం ఉండేట్టుగా ఎంచుకుంటే శక్తివంతమైన కిరణాలు వెలువడతాయి. అలాంటి కిరణాల తరంగ దీర్ఘ్యం తక్కువగా ఉంటుంది. ఆ విధంగా శక్తివంతమైన పరారుణ కిరణ పుంజాన్నో, ఇంకా మాట్లాడితే దృశ్యకాంతి పుంజాన్నో కూడా సృష్టించవచ్చునేమో. 1958 నాటికే టౌన్స్ ఈ విషయం మీదకి తన ధ్యాస మళ్లించాడు. మైక్రో తరంగాల బదులుగా దృశ్యకాంతిని సృష్టించాలంటే మేజర్లో ఎలాంటి పదార్థాన్ని వాడాలో ఆలోచించసాగాడు. ఆ విధంగా దృశ్యకాంతిని వెలువరించే మేజర్ని దృశ్య మేజర్ అంటారు. కానీ శాస్త్రవేత్తలు దానిని ఆ పేరు పెట్టి పిలవదలుచుకోలేదు. కాంతిపుంజం వెలువడినప్పుడు అది ఉత్తేజిత కిరణ ఉద్గారం చేత కాంతి సంవర్ధనం అవుతుంది కనుక దానిని లేజర్ అనాల్సి ఉంటుంది. మొదటి అక్షరాన్ని బట్టి మేజర్కి లేజర్కి తేడా ఏమిటో చెప్పవచ్చు. మేజర్ సంసక్త ఏకవర్ణ మైక్రో తరంగ పుంజాన్ని ఉత్పన్నం చేస్తుంది. లేజర్ నుండి సంసక్త ఏకవర్ణ కాంతిపుంజం పుడుతుంది. మొట్టమొదటి లేజర్ నిర్మాణము 1960లో జరిగింది. దానిని నిర్మించిన వాడు అమెరికన్ శాస్త్రవేత్త థియేటర్ హారోల్డ్ న్యూమాన్ కృత్రిమంగా తయారు చేసిన రూబీ కడ్డీని తీసుకున్నాడు. అందులో కాస్త క్రోమియం ఆక్సైడ్ కలిపిన అమ్మోనియం ఆక్సైడ్ ఉంటుంది. ఈ క్రోమియం పరమాణువులే పదార్థానికి ఎర్రని రంగును ఆపాదిస్తాయి. అందుకే అది రూబీలా ఎర్రగా ధగధగలాడుతుంది. క్రోమియం పరమాణువులని ఉత్తేజిత స్థితికి పంప్ చేయవచ్చు. అవి ఆ స్థితి నుండి కిందకు పడుతున్న ఫోటాన్లు తగినంత శక్తివంతం కావడంతో ఆ కాంతి ఎర్రగా ఉంటుంది. ఉత్తేజితమైన రూబీ కడ్డీలోకి సరైన తరంగ దీర్ఘ్యం వద్ద ఒక ఫోటాన్ని పంపిస్తారు. ఈ ఫోటాన్ వల్ల మరిన్ని ఫోటాన్లు అదే తరంగ దీర్ఘ్యం వద్ద వెలువడతాయి. ఈ ఫోటాన్లన్నీ కలిసి రూబీ కడ్డీలోంచి సన్నని సంసక్త ఏకవర్ణ అరుణారుణ కాంతిధారగా వెలువడతాయి. మొట్టమొదటి లేజర్ నుండి కాంతి ఆగి ఆగి వచ్చేది. ఒకసారి అందులోంచి కాంతి తడుక్కుమన్నాక మళ్ళీ కాంతిని పుట్టించటానికి లేజర్ పదార్థాన్ని ఉత్తేజితం చెయ్యాలి. కానీ 1960 తిరిగేలోగా ఇరాన్లో పుట్టిన ఆలీ జవాన్ అనే శాస్త్రవేత్త నియాన్ హీలియంల వాయు మిశ్రమాన్ని వాడి నిరంతర లేజర్ని తయారు చేశాడు.